ఆజ్ఞ మిరవేనాం స్వాహాయ హరియాయ నిధారాయ మంద్రాయ రాయ చామేన్వాసాయ రాజాయ పేషా నంబహులం పోరో స్పృహాం పరాః మాహానాహవాభియార్షసే విజమానః సుభస్త్యా సమేవసాయ ఆయేంబాయిసాః లంబాహోలంబోరోస్పృహాం భావామానాః మానసుభస్త్యా సముద్రేవాచమిన్వసాయం విషంగం బహుళం పురస్పృహా అవమానా ప్రియో బాహయే సముద్రాయ వా స్పృహామానా సమాయన్వాసే యం విషంగం బహుళం పురస్పృహామానా సముద్రే చామిన్వసే రాయం బేషాహోలం పురస్పృహం అవమానా సమాయ అయాయ గంబహులాం పోరస్పృహాం మాణేయర్షసాజే భాయ్ అభిసోమాయ మహాయమ్మ సుమ ఔహాయ వాయ మహానా ద్రవ పరిగా సన్నిహేరా దేవే ఏంద్రే పునా పునా నోహ అభే వాజామరుషా అశ్వం ఏ అశ్వాం నత్వా నత్వా ఆహాజినం మర్జయంతః అచ్చా ఏ అచ్చా బర్హాయ బర్హాయ అశనాభే నాయే యా ఉగతాయ ప్రాదుద్రా పరికోసాం నిధేదా సాయిదా ఓహోయ్ అవోహవా ఋభిర్గుణానోభివా జామాహర్షా ఆహర్షా ఓహోయ్ అవోహవా అశ్వన్నద్వా వాజినం మా జాయాహంతాః యాంతా ఓహోయ్ అవోహవా అచ్చా బర్హాయ శనాభే నాయే యాహవాయ హోహ రాద్రవా పరికా సన్నిషేరా రేభాయ కోణా నో అభి వాజామర్ష అశ్వన్నత్వా వాహాజినం మర్జయంతః భావోహ ఓహ అచ్చా బర్హాయే రాసనా భాహాయే నాయాహంతాహాయే ప్రాతో ద్వాబరిగోసాం నిషేదా ఋభాయ పూణా నాభే భాజమర్షా సన్నత్వా వాజినం మా యాహాయాహంతాహ అచ్చా బర్హాయే రాసనా భాహాయే ఆయాహంతాహాయ కావ్యాహం శనేవా బ్రువాణా దేవదేవా నాంజనిమా వివాహగే మహిదాదా సుతిబంధో అవాహకా రవారా ఓభియాహై ప్రకావ్యాహం ఉసనేవా బ్రువాణా దేవదేవా నాంజనిమా వివాగ్నే విరాతా సుజిబంధో అవాగా దావారా భాన్ రావ్యమశనేవ బ్రోవాణో దేవానాంజలిమా వేవాగ్నే సుజిబంధు పావాహక ్రువాణ దేవదేవా నాంజనే మావే ఆయుదకా సుదేవాహుపవాకే పదావరా గోభి ఆయ ప్రవణే హోయ విశ్రవచేరయా ప్రవణే ఆ హోయ విశ్రవచేరయా ప్రవణే హోయ ఇహోయ ఇహ్రవచేరయా ప్రవణే హోయ్యాయ్యాశ్రవచేరయా ప్రవణే ఇహోయ ఇహోయ హోయ ఇస్రోవాచా హే రయా ఇబ్రావన్నే నిదాగ్నాయ గావిందా సౌరేయస్య జనధ్వౌ జనధ్వౌ జనధ్వౌ జనధ్వౌ జనధ్వౌ జనధ్వౌ జనదే హోయ్ జనదే హోయ్ జనదే హోయ్ జనితేంద్రస్యా జని తో ృడాయోధోషిణావ సందవాణి అనావస నోహవర నో నసింధు ఓహాయ విరత్న రాజత సముద్ర ప్రథమే వేధ మాన్ హై దానయన్ ప్రాజాహువానస్ గోయ క్రీడా భావిత్ర ఆధిశానో అయ బృహత్ సోమా వృధ స్వాన హరిరాజ్యమానా సాయిదాన్ వాణా వాణా సృజరే పునానా దేవే యాదా నిజాంగా ఆద మాదే మాదే మా మత్సర